Book 2 81 81 الماضي 1 భూతకాలం 1 يكتب వ్రాయడం هو كتب خطابا ఆయన ఒక ఉత్తరాన్ని రాశారు وكتبت هي بطاقة ఆయన ఒక కార్డ్ ని రాశారు يقرأ చదవడం هو قرأ مجلة مصورة ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు وقرأت هي كتابا అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది يأخذ తీసుకోవడం هو أخذ سيجارة ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు هي أخذت قطعة شوكولاتة ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది هو ما كان وفيا ولكن هي كانت وفية ఆయన అవిశ్వసనీయుడు కాని ఆమె విశ్వసనీయురాలు هو كان كسولا ولكن هي كانت مجتهدة ఆయన బద్ధకస్తుడు కాని ఆమె కష్టజీవి هو كان فقيرا ولكن هي كانت غنية ఆయన బీదవాడు కాని ఆమె ధనవంతురాలు هو ما كان لديه مال بل ديون ఆయన వద్ద డబ్బు లేదు కేవలం అప్పులే ఉన్నాయి هو ما كان محظوظا بل منحوسا ఆయనకి అదృష్టం లేదు కేవలం దురదృష్టమే ఉంది هو ما كان ناجحا بل فاشلا ఆయనకి విజయం లేదు కేవలం పరాజయమే ఉంది هو ما كان راضيا بل كان مستاء ఆయన తృప్తి చెందలేదు అసంతృప్తి చెందాడు هو ما كان سعيدا بل كان تعيسا ఆయన సంతోషంగా లేడు దుఃఖిస్తున్నాడు هو ما كان ودودا بل كان غير ودود ఆయన స్నేహపూర్వకంగా లేడు స్నేహరహితంగా ఉన్నాడు